అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే సప్తమ ప్రశ్న ప్రారంభ. పాకయజ్ఞం వై పాకయజ్ఞమితి పాకయజ్ఞం వానో అన్వాహితాగ్నే ఆహితాగ్నే పశవ ఆహితాగ్నేరిత్యాహితాగ్నే పశవ ఉప ఉపతిష్టంతే తిష్టంతైరా ఇదా ఖలు ఖలు వై వై పాకయజ్ఞ పాకయజ్ఞస్య పాకయజ్ఞైతి పాకయజ్ఞ సైషా ఏషాంతరా అంతరా ప్రయాజానో యాజాన్ ప్రయాజానో యాజాని యజమానస్య ప్రయాజానో యాజానిది ప్రయాజానో యాజాన్ యజమానస్య లోకే లోకే వహిత అవహితాతాం అవహితేత్యవాహితా తామా ఆహ్రియమాణాం ఆహ్రియమాణామభి ఆహ్రియమాణామిత్యా ఆహ్రియమాణాం అభిమంత్రయేత మంత్రయేత స్వరూపవరుషవర్ణే స్వరూపవరుషవర్ణ ఆ స్వరూపవరుషవర్ణ ఇది స్వరూపవరుషవర్ణే ఏహి ఇహీతి ఇది పశవ పశవో వై వాయా ఇదా పశూన్ పశూనేవ ఏవోప ఉపహ్వయతే వయతే యజ్ఞం యజ్ఞం వై వై దేవా దేవా అదుహ్రన్ అదుహ్రణ యజ్ఞ యజ్ఞోసురాన్ అసురాగుం అదుహత్ అదుహత్తే కేసురా అసురా యజ్ఞదుగ్ధా యజ్ఞదుగ్ధా పరా యజ్ఞదుగ్ధా ఇది యజ్ఞదుగ్ధా పరాభవన్ అభవనియ యో వై వై యజ్ఞస్య యజ్ఞస్య దోహం దోహం విద్వాన్ విద్వాన్ యజతే యజతేపి అప్యన్యం అన్యం యజమానం యజమానం దుహే దుహేతా సా మే మే సత్యా సత్యాశీ ఆశీరస్య ఆశీరిత్యాశీ అస్య యజ్ఞస్య యజ్ఞస్య భూయాత్ భూయాదితి ఇత్యాహ ఆహైషః ఏష వై వై యజ్ఞస్య యజ్ఞస్య దోహః దోహస్తేన తేనైవ ఏవైనం ఏనం దుహే దుహే ప్రత్తా ప్రత్తా వై వై గౌః గౌర్దుహే దుహే ప్రత్తా ప్రత్తేడా ఇడా యజమానాయ యజమానాయ దుహే దుహజేతే ఏతే వై వా ఇడాయై ఇడాయై స్తనా ఆహ స్తనా ఇడా ఇడోపహూత ఉపహూతేతి ఉపహూతేత్యుపహూత ఇది వాయు వాయుర్వత్స వత్సోరి యరి హోత హోతేడా ఇడాముపహ్వజేత ఉపహ్వజేత తరి ఉపహ్వజేతేత్యుపహ్వజేత తరి యజమాన యజమానో హోతారం హోతారమీక్షమాణ ఈక్షమాణో వాయు వాయు మనసా మనసాధ్యాయేత్ ధ్యాయేన్మాత్రే మాత్రే వత్సం వత్సముపావసృజతి ఉపావసృజతి సర్వేణ ఉపావసృజతీత్యుపా అవసృజతి సర్వేణ వై వై యజ్ఞేన యజ్ఞేన దేవా దేవాస్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమాయమ్ ఆయమ్ పాకయజ్ఞేన పాకయజ్ఞేన మను పాకయజ్ఞేనేది పాకయజ్ఞేన మనురశ్రామ్యత్ అశ్రామ్యత్సా సేడా ఇడా మను మను ఉపావర్తత ఉపావర్తత ఉపావర్తతేత్యుప ఆవర్తత తాన్ దేవాసురా దేవాసురాది దేవాసురా ఇది దేవా అసురా గహ్వయంత అహ్వయంత ప్రతీచీ ప్రతీచీం దేవా దేవా పరాచీ పరాచీమసురా అసురాస్తా సా దేవాన్ దేవానుపావర్తత ఉపావర్తత పశవ ఉపావర్తతేత్యుప ఆవర్తత పశవో వై వై తత్ తద్దేవాన్ దేవానవృణత అవృణత పశవ పశవోసురాన్ అసురానజహు అజహుర్యం కామయేత కామయేతా పశు అపశు సత్ సదితి ఇది పరాచీ పరాచీం తస్యేడా ఇదాముప ఉపహ్వయేత వయేత పశు అపశురేవ ఏవతి భవయ్యం కామయేత కామయేత పశుమాన్ పశుమాన్ సత్ పశుమానితి పశుమాన్ సదితి ఇది ప్రతీచీ ప్రతీచీం తస్ తస్యేడా ఇదాముప ఉపస్పృయేత స్పృయేత పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి సహ సతో త్వయి పావిడా ఇడాముప ఉపహ్వయేత స్వయేతయ యడా ఇడాముపహూయ ఉపహూయాత్మానం ఉపహూయేత్యుపాహూయ ఆత్మానమిడాయాం ఇడాముపహ్వయేత ఉపహ్వయేతేతి ఉపహ్వయేతేత్యుపాహ్వయేత ఇది సానః అస్ప్రియా ప్రియా సుప్రదోవృత్తి సుప్రదోవృత్తిర్మఘోనీ సుప్రదోవృత్తిరితి సుప్రదోవృత్తి మఘోనీతి ఇత్యాహ ఆహేడా ఇదామేవ ఏవోపహూయ ఉపహూయాత్మానం ఉపహూయేత్యుపాహూయ ఆత్మానమిడాయాం ఇడాయాముప ఉపహూయతే అయతే వ్యస్తం వ్యస్తమివ వ్యస్తమితి వి అస్తం ఇవ వై వా ఏతద్ఘ్నస్ ఇరా సామి సామి ప్రాశ్నంతి ప్రాశ్నంతి సామి ప్రాశ్నంతీతి ప్రాశ్నంతి సామి మార్జయంతే మార్జయంత ఏతత్ ఏతత్ ప్రతి ప్రతి వై వా అసురాణాం అసురాణాం యజ్ఞ యజ్ఞో వ్యక్షిద్యత అక్షిద్యత బ్రహ్మణా బ్రహ్మణా దేవా సమదధు అదధుర్బృహస్పతి బృహస్పతి తనుతాం తనుతామిమం ఇమన్న నైతి ఇద్యాహ ఆహ బ్రహ్మ వై వై దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ యజ్ఞం యజ్ఞపుంసం సందధాది దాది విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమితి విచ్ఛిన్నం యజ్ఞపుంసం సమిమం ఇమం దధాతు దధాత్తి ఇత్యాహ ఆహ సంతత్యై సంతత్యై విశ్వే సంతత్యా ఇది సంతత్యై విశ్వే దేవా ఇహ ఇహ మాదయంతాం మాదయంతామితి ఇత్యాహ ఆహ సంతత్య సంతత్యైవ సంతత్యేతి సంతత్య ఏవ యజ్ఞం యజ్ఞం దేవేభ్యోను అనుదిశతి దిశతి యాం వై వై యజ్ఞే దక్షిణాం దక్షిణాం దాతి దాతి తాం తామస్య అస్య పశవః పశవో నో అనసం సంక్రామంతి కామంతి సహ స ఏష ఈజాన ఈజానో పశు అపశుర్భావుక భావుకో యజమానేన యజమానేన ఖలు వై వై తత్కార్యం కార్యమితి ఇత్యాహుః ఆహుర్యథా దేవత్రా దత్తం కుర్వీత కుర్వీతాత్మన్ ఆత్మన్ పశూన్ పశూన్ రమయేత రమయేతేతి ఇది బ్రధ్మ పిన్వస్వ పిన్వస్వేతి ఇత్యాహ ఆహ యజ్ఞః యజ్ఞో వై బ్రధ్మః బ్రధ్మో యజ్ఞం యజ్ఞమేవ ఏవ తత్ తన్మహయతి మహయత్యసో అథో దేవత్రా అథో ఇత్యథో దేవత్రైవ దేవత్రేతి దేవత్రా ఏవ దత్తం కురుతే కురుత ఆత్మన్ పశూన్ పశూన్ రమయతే దదతః దదతో మేమా మాక్షాయి క్షాయీతి ఇత్యాహ ఆహాక్షిదిం అక్షితిమేవ ఏవోప ఉపైతి ఏతి కుర్వతః కుర్వతో మేమా మోప ఉపదసత్ దసదితి ఇత్యాహ ఆహ భూమానమేవ ఏవోప ఉపైతి ఏతీత్యేతి సర్గశ్రవాహ సర్గశ్రవా ఇది శ్రవాహ హసౌవర్చనసస్తుమింజం తుమింజమౌపోదితి ఔపోదితిమువాచ ఔపోదితిమిత్యౌప ఉదితి ఉవాచయత్ యత్సత్రిణాం సత్రిణాగుం హోతాభూ అభూ కామిడాముప ఉపాస్వథాముప ఉపాస్వే అస్వైతి హోవాచ ఉవాచయా యా ప్రాణేన దేవాన్ ప్రాణేనేతి ప్రాణేన దేవాన్ దాధారవ్యానేన జ్ఞానేన మనుష్యాన్ యానేనేతి అనేన మనుష్యాన బాణేన అపానేన పితృన్, అపానేనేత్యప అనేన పితృనితి చినత్తి, చినత్తి సా సాన నశినత్తి చినత్తి ఇది చినత్తి, చినత్తి ఇది హోవాచ ఉవాచ శరీరం, శరీరం వై వా అస్యై అస్యైతత్ తదుప ఉపాహ్వథా అహ్వథా ఇది హోవాచ ఉవాచ గౌ గౌర్వై వా అస్యై అస్యై శరీరం, శరీరం నాం నాం వావ వావతౌ తౌ తత్ తత్పరి పర్యవదతాం అవదతాం యా యా యజ్ఞే యజ్ఞే దీయతే దీయతే సా సా ప్రాణేన, ప్రాణేన దేవాన్ ప్రాణేనేతి ప్రా అనేన దేవాన్ దాధార దాధారయయా యయా మనుష్యాః మనుష్యా జీవంతి జీవంతి సా సా జ్ఞానేన జ్ఞానేన మనుష్యాన్ జ్ఞానేనేతి వి అనేన మనుష్యాన్ యాం యాం పితృభ్యః పితృభ్యో ఘ్నంతి పితృభ్యతిభ్యమంతి సా అపానేన పితృణ అపానేన ఏం వేద వేద పశుమాన్ పశుమాన్ భవతి పశుమానితి పశుమాన్ భవత్యథ అథ వై వై తాముప ఉపాహ్వే అహ్వైతి హోవాచ ఉవాచయా యా ప్రజా ప్రజా ప్రభవంతీ ప్రజాయిప్రాజా ప్రభవంతీ ప్రతి ప్రభవంతీరి ప్రభవంతీ ప్రత్యాభవతి ఆభవతీతి ఆభవతీత్యాభవతి ఇత్యన్నం అన్నం వై వా అస్యై అస్యైతత్ తదుప ఉపాహ్వథాః అహ్వథా ఇతి హోవాచ ఉవాచౌషధయ ఔషధయో వై వా అస్యాః అస్యాన్నం అన్నమోషధయ ఔషధయో వై వై ప్రజా ప్రజా ప్రభవంతీ ప్రజా ఇది ప్రజా ప్రభవంతీ ప్రతి ప్రభవంతీరి ప్రభవంతీ ప్రజా ఆభవంతి భవంతియేం ఏం వేద వేదాన్నాద అన్నాదోభవతి అన్నాద భవత్యథ అథ వై వై తాముప ఉపాహ్వే అహ్వైతి ఇది హోవాచ ఉవాచయా యా ప్రజా ప్రజా పరాభవంతీ ప్రజా ఇది ప్రజా పరాభవంతీరను గృహ్ణాతి పరాభవంతీరి పరాభవంతీ అనుగృహ్ణాతి ప్రతి అనుగృహ్ణాతీత్యను గృహ్ణాతి ప్రత్యాభవంతీ ఆభవంతీర్గృహ్ణాతి ఆభవంతీరిత్యాభవంతీ గృహ్ణాతీతి ఇది ప్రతిష్టా ప్రతిష్టా వై ప్రతిష్టామితి ప్రతిష్టా వా అస్యై అస్యైతత్ తదుప ఉపాహ్వథా అహ్వథా ఇది హోవాచ ఉవాచేయం ఇయం వై వా అస్యై అస్యై ప్రతిష్టా ప్రతిష్టేయం ప్రతిష్టేతి ప్రతిష్టా ఇయం వై వై ప్రజా ప్రజా పరాభవంతీ ప్రజా ఇది ప్రజా పరాభవంతీరణు పరాభవంతీరి పరాభవంతీ అనుగృహ్ణాతి గృహ్ణాతి ప్రతి ప్రత్యాభవంతీ ఆభవంతీర్గృహ్ణాతి ఆభవంతీరిత్యాభవంతీ గృహ్ణాతి ఏం వేద వేద ప్రతి ప్రత్యేవతిష్టతి తిష్టత్యథ అథ వై వై తాముప ఉపాహ్వే అస్వరితి ఇది హోవాచ ఉవాచ యస్యై యస్యై నిక్రమణే నిక్రమణే ఘృతం నిక్రమణ ఇతి నిక్రమణే ఘృతం ప్రజా ప్రజా సంజీవంతీ ప్రజా ఇది ప్రజా సంజీవంతీ పిబంతి సంజీవంతీరి సంజీవంతీ పిబంతీతి ఇది చినత్తి చినత్తి సా నశినత్తి చినత్తి చినత్తి హోవాచ ఉవాచ ప్రతు జనయత్ జనయతీతి ఇత్యేష వై వాయిదాం ఇదాముప ఉపాహ్వథా అహ్వథా ఇది హోవాచ ఉవాచ వృష్టి వృష్టిర్వై వాయా ఇలా వృష్ట్యై వృష్ట్యై వై వై నిక్రమణే నిక్రమణే ఘతం నిక్రమణ ఇది నిక్రమణే ఘతం ప్రజా ప్రజా సంజీవంతే ప్రజా ఇది ప్రజా సంజీవంతే పిబంతే సంజీవంతేరి సంజీవంతే పిబంతి యేం ఏం వేద వేద ప్ర ప్రైవ ఏ జాయతే జాయతేన్నాద అన్నాదోవతి అన్నాదైత్యన్నాదీతి భవతి పరోక్షం వై పరోక్షమితి పర అక్షం వా అన్యే అన్యే దేవా దేవా ఇజ్యందే ఇజ్యందే ప్రత్యక్షం ప్రత్యక్షమన్యే ప్రత్యక్షమిది ప్రతి అక్షం అన్యేయత్ యజతే యజతే దేవా దేవా పరోక్షం పరోక్షమిజ్యందే పరోక్షమిది పర అక్షం యుజ్యంతే తాన్ తానేవ తద్యజతి యజతి యదన్వాహార్యం అన్వాహార్యమాహరతి అన్వాహార్యమిత్యను ఆహార్యం ఆహరత్యేతే ఆహరతీత్యాహరతి ఏతే వై వై దేవా దేవాస్ ప్రత్యక్షం ప్రత్యక్షం యత్ ప్రత్యక్షమిది ప్రతి అక్షం యద్బ్రాహ్మణా బ్రాహ్మణాస్తాన్ తానేవ ఏవతేన తేన ప్రేణాతి ప్రేణాత్యసో అసో దక్షిణ అసో ఇత్యసో దక్షిణైవ ఏవాస్య అస్యైషా ఏషాసో అథో యజ్ఞస్య అసో ఇత్యసో యజ్ఞస్యైవ ఏవ ఛిద్రం ఛిద్రమపి అపి దధాతి దధాతి యత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య క్రూరం క్రూరం యత్ యద్విలిష్టం విలిష్టం తత్ విలిష్టమిది వీరిష్టం తదన్వాహార్యేణ అన్వాహార్యేణాన్వాహరతి అన్వాహార్యేణేత్యను ఆహార్యేణ అన్వాహరతి తత్ అన్వాహరతీత్యను ఆహరతి తదన్వాహార్యస్య అన్వాహార్యస్యాన్వాహార్యత్వం అన్వాహార్యస్యేత్యనో ఆహార్యస్య అన్వాహార్యత్వం దేవదూతాః అన్వాహార్యత్వమిత్యన్వాహార్యత్వం దేవదూతా వై దేవదూతా ఇతి దేవదూతాః వా ఏతే ఏతే ఋత్విజః ఋత్విజో యత్ ఇదన్వాహార్యం అన్వాహార్యమాహరతి అన్వాహార్యమిత్యనో ఆహార్యం ఆహరతి దేవదూతాన్ ఆహరతీత్యాహరతి దేవదూతానేవ దేవదూతానితి దేవదూతాన్ ఏవ ప్రీణాతి ప్రీణాతి ప్రజాపతిః ప్రజాపతిర్దేవేభ్యః ప్రజాపతిరితి ప్రజాపతిః దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ సహ వ్యాదిశదితి వి ఆదిశత్ తదిలిజానః త్రిలిజానో మన్యత అమన్యత సహ స ఏతం ఏతమన్వాహార్యం అన్వాహార్యమభక్తం అన్వాహార్యమిత్యను ఆహార్యం అభక్తమపశ్యత్ అపశ్యత్తం తమాత్మన్ ఆత్మన్నధత్త అధత్త సహ స వై వా ఏష ప్రజాపత్యః ప్రజాపత్యో యత్ ప్రజాపత్యై ప్రజాపత్యః ఇదన్వాహార్యః అన్వాహార్యో యస్య అన్వాహార్యమిత్యను ఆహార్యః యస్యైవం ఏం విదుష విదుషోన్వాహార్యః అన్వాహార్య ఆశ్రియతే అన్వాహార్యను ఆహార్యః ఆశ్రియతే సాక్షాద్ ఆశ్రియతరిత్యాశ్రియతే సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవ ప్రజాపతిం ప్రజాపతిమృధ్నోతి ప్రజాపతిమిది ప్రజాపతిం రుధ్నోత్యపరిమితః అపరిమితో నిరప్యః అపరిమితరిమితః నిరుప్యోపరిమితః నిరుప్యతి నిహేముక్త్యః అపరిమితః ప్రజాపతిః అపరిమితరిమితః ప్రజాపతిః ప్రజాపతేః ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజాపతేరాప్యై ప్రజాపతేరితి ప్రజాపతేః ఆప్యై దేవాః దేవా వై వైయత్ యద్యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తత్ తలసురాః అసురా అకుర్వత అకుర్వత తే దేవాః దేవా ఏతం ఏతం ప్రజాపత్యం ప్రజాపత్యమన్వాహార్యం ప్రజాపత్యమిది ప్రజాపత్యం అన్వాహార్యమపశ్యన్ అన్వాహార్యమిత్యనో ఆహార్యం అపశ్యంతం తమన్వాహరంత అన్వాహరంత తతః అన్వాహరంపేత్యను ఆహరంత తో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయస్యం ఏం విదుష విదుషోన్వాహార్య అన్వాహార్య ఆశ్రీయతే అన్వాహార్యను ఆహార్య ఆశ్రీయతే ఆశ్రీయత్యాశ్రీయతేవత్మన ఆత్మనా పరా పరా అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యోవతి యజ్ఞేన యజ్ఞేన వై వా ఇష్టీ ఇష్టీ పక్వేన పక్వేన పూర్తి పూర్తిరస్యం ఏం విదుష విదుషోన్వాహార్య అన్వాహార్య ఆశ్రీయతే అన్వాహార్యనో ఆహార్య ఆశ్రీయతే సహ ఆశ్రీయత ఇలాశ్రీయతే సేవేష్టాపూర్తి ఇష్టాపూర్తి ప్రజాపతే ఇష్టాపూర్తీతి ఇష్టపూర్తి ప్రజాపతేర్భాగ ప్రజాపతేరది ప్రజాపతే భాగోసి అసీతి ఇత్యాహ ఆహ ప్రజాపతి ప్రజాపతిమేవ ప్రజాపతిమితి ప్రజాపతి భాగభేదేన భాగభేదేన సమ్ భాగభేదేనేతి భాగాధేయేన సమర్థయతి అర్థయత్యూర్జస్వాన్ ఊర్జస్వాన్ పయస్వాన్ పయస్వామితి ఇత్యాహ ఆహోర్జం ఊర్జమేవ ఏవాస్మిన్ అస్మిన్ పయ పయో దధాతి దధాతి ప్రాణాపానౌ ప్రాణాపానౌ మే ప్రాణాపానామిది ప్రాణ అపానౌ మే పాహి పాహి సమానవ్యానౌ సమానవ్యానౌ మే సమానవ్యానామిది సమానవ్యానౌ మే పాహి పాహీతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాహాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే క్షిత రక్షితోసి అస్యక్షిత్యై రక్షిత్యై త్వామా మామే మే క్షేష్టా క్షేష్టా అమృత్ర అమృత్రామస్మిన్ అముష్మిన్ లోకే లోకైతి ఇత్యాహ ఆహ క్షీయతే క్షీయతే వై వా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకేన్నం అన్నమిదః ప్రదానం ఇతః ప్రదానం హి ఇతః ప్రదానమితీత ప్రదానం హ్యముష్మిన్ అముష్మిన్ లోకే లోకే ప్రజా ప్రజా ఉపజీవంతి ప్రజా ఇతి ప్రజా ఉపజీవంతి యత్ ఉపజీవంతీర్తిపాజీవంతి ఏమభిమృశతి అభిమృశత్యక్షితి అభిమృశతీర్తిభిమృశతి అక్షితిమేవ ఏనత్ ఏనద్గమయతి గమయతి నాస్యాముష్మిన్ అముష్మిన్ లోకే లోకేన్నం అన్నం క్షీయతే క్షీయత ఇది క్షీయతే బహిషోహం అహం దేవయజ్ఞయా దేవయజ్ఞయా ప్రజావాన్ దేవయజ్ఞయేతి దేవయజ్ఞయా ప్రజావాహన్ భూయాసం ప్రజావాని భ్రజావాన్ భూయాసమితి ఇత్యాహ ఆహ బరిషా బరిషా వై వై ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతిరజి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ప్రజా అసృజతేన తేనైవ ఏ ప్రజా ప్రజాసృజతే ప్రజాయి ప్రజా సృజతేన రాశకంస రాశకంసహం అహం దేవయజ్జయా దేవయజ్జయా పశుమాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా పశుమాన్ భూయాసం పశుమానిది పశుమాన్ భూయాసమితి ఇత్యాహ ఆహ నరాశకంసేన నరాశకంసేన వై వై ప్రజాపతి ప్రజాపతి పశూన్ ప్రజాపతిరి ప్రజాపతి పశూన సృజన ప్రసృజతేన తేనైవ ఏ పశూన్ పశూన్ సృజతే సృజతేగ్నే అగ్నే సృష్టకృత సృష్టకృతోహం సృష్టకృత ఇది సృష్టాకృత అహం దేవయజ్జయా దేవయజ్జయాయుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ఆయుష్మాన్ యజ్ఞేన యజ్ఞేన ప్రతిష్టాం ప్రతిష్టాంగమేయం ప్రతిష్టామిది ప్రతిష్టాం ప్రమేయమిది ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే ప్రతి ప్రతియజ్ఞేన యజ్ఞేన తిష్టతి తిష్టతి దర్శపూర్ణమాసయో దర్శపూర్ణమాసయోర్వై దర్శపూర్ణమాసయోరికి దర్శ పూర్ణమాసయో వై దేవా దేవా ఉజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుదజితిం అనోర్ ఉదజయన్ అజయం దర్శపూర్ణమాసాభ్యాం దర్శపూర్ణమాసాభ్యామసురాన్ దర్శపూర్ణమాసాభ్యామితి దర్శ పూర్ణమాసాభ్యాం అసురానప అపానదంత అనుదంతాగ్నే అగ్నేరహం అహముజ్జితి ఉజ్జితిమను ఉజ్జితిమిచ్చురోజితి అనూర్ ఉజ్జేషం జేషమిది ఇత్యాహ ఆహ దర్శపూర్ణమాసయో దర్శపూర్ణమాసయోరేవ దర్శపూర్ణమాసయోరిజి దర్శ పూర్ణమాసయో దేవదేవతానాం దేవతానాయమాన యజమాన ఉజ్జితి ఉజ్జితిమను ఉజ్జితిమిచ్చురోజితి అనూద్ ఉజ్జయతి దేతి దర్శపూర్ణమాసాభ్యాం దర్శపూర్ణమాసాభ్యాం భ్రాతృవ్యాన్ దర్శపూర్ణమాసాభ్యామిది దర్శ పూర్ణమాసాభ్యాం భ్రాతృవ్యానప అపనదతే నదతే వాజపతీభ్యాం వాజపతీభ్యాం వి వాజపతీభ్యామితి వాజపతీభ్యాం వ్యూహతి ఊహత్యన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవా అవరుంధే రుంధే ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యః ప్రతిష్ఠిత్యాయి ప్రతిష్ఠిత్యై యో వై వై యజ్ఞస్య యజ్ఞస్య ద్వౌ ద్వౌ దోహౌ దోహౌ విద్వాన్ విద్వాన్ యజతే యజత ఉభయతః ఉభయతమేవ ఏవ యజ్ఞం యజ్ఞం గృహే గృహే పురస్తాత్ పురస్తాచ్చ చోపరిష్టాద్ ఉపరిష్టాచ్చ చైషః ఏష వై వా అన్యః అన్యో యజ్ఞస్య యజ్ఞస్య దోహః దోహ ఇడాయాం ఇడాయామన్యః అన్యో యర్హి యర్హి హోతా హోతా యజమానస్య యజమానస్య నామ నామ గృహీయాత్ గృహీయాత్ తర్హి తర్హి బ్రూయాత్ బ్రూయాదా ఏమా ఇమా అగ్మన్ అగ్మన్నాశిషః ఆశిషో దోహకామాః ఆశిష ఇత్యాశిషః దోహకామాది దోహకామాది దోహకామాః ఇది సద్గస్తుతాః సద్గస్తుతా ఏవ సద్గస్తుతారితి సంస్తుతాః ఏవ దేవతానాః దేవతా దుహే దుహేసో అథో ఉభయతః అథో ఇత్యథో ఉభయతరేవ ఏవ యజ్ఞం యజ్ఞం దుహే దుహే పురస్తాద్ పురస్తాచ్చ సోపరిష్టాద్ ఉపరిష్టాచ్చ చ రోహితేన రోహితేన త్వాగ్నిః అగ్నిర్దేవతాం దేవతాం గమయతు గమయత్విది ఇత్యాహ ఆహైతే ఏతే వై వై దేవాశ్వాః దేవాశ్వా యజమానః దేవాశ్వా ఇది దేవాశ్వాః యజమానః ప్రస్తరః ప్రస్తరో యత్ ప్రస్తర ఇది ప్రస్తరః యదేతైః ఏతైః ప్రస్తరం ప్రస్తరం ప్రహరతి ప్రస్తరమిది ప్రాస్తరం ప్రహరతి దేవాశ్వైః ప్రహరతీతి ప్రాహరతి దేవాశ్వైరేవ దేవాశ్వైరితి దేవ అశ్వైః ఏవ యజమానం యజమానకం సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకం గమయతి గమయతి వి ముంచామి ముంచామి రశనాః రశనామి రశ్మీన్ రశ్మీనితి ఇత్యాహ ఆహైషః ఏష వై వా అగ్నేః అగ్నేర్విమోకః విమోకస్తేన విమోకైతి విమోకః తేనైవ ఏవైనం ఏనం వి విముంచతి ముంచతి విష్ణోః విష్ణోః సంయోః సంయోరహం సంయోరితి సంయోః అహం దేవయజ్జయా దేవయజ్జయా యజ్ఞేన దేవయజ్జయేతి దేవయజ్జయా యజ్ఞేన ప్రతిష్టాం ప్రతిష్టాం గమేయం ప్రతిష్టామిది ప్రతిష్టాం గమేయమిది ఇత్యాహ ఆహ యజ్ఞః యజ్ఞో వై వై విష్ణు విష్ణుని యజ్ఞే యజ్ఞేవ ఏవాంతత అంతతస్ప్రతి ప్రతిష్టతి తిష్టతి సోమస్ సోమస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయా సువేతాః దేవయజ్జయేతి దేవయజ్జయాః సువేతారేతః సువేతా ఇది సువేతాః రేతోధిశీయ ధిశీయేతి ఇత్యాహ ఆహ సోమ సోమో వై వై రేతోధాః రేతోధాస్తేన రేతోధాది రేతహాధాః తేనైవ ఏవ రేతః రేత ఆత్మన్ ఆత్మన్ ధర్తే ధర్తే త్వష్టః త్వష్టరహం అహం దేవయజ్జయాః దేవయజ్జయా పశూనాం దేవయజ్జయేతి దేవయజ్జయాః పశూనాకం రూపం రూపం పుషేయం పుషేయమిది ఇత్యాహ ఆహ త్వష్టాః త్వష్టా వై వై పశూనాం పశూనాం మిథునానాం మిథునానాకం రూపకృత్ రూపకృత్తేన రూపకృతికి రూపాకృత్ తేనైవ ఏవ పశూనాం పశూనాకం రూపం రూపమాత్మన్ ఆత్మం ధత్తే ధత్తే దేవానాం దేవానాం పత్నీః పత్నీరగ్నిః అగ్నిర్గృహపతిః గృహపతిర్యజ్ఞస్య గృహపతిరితి గృహాపతిః యజ్ఞస్య మిథునం మిథునం తయోరహం అహం దేవయజ్జయా దేవయజ్జిరా మిథునేన దేవయజ్జయేతి దేవయజ్జిరా మిథునేన ప్ర ప్రభూయాసం భూయాసమితి ఇత్యాహ ఆహైతస్మాత్ ఏతస్మాద్వై వై మిథునాత్ మిథునాత్ ప్రజాపతి ప్రజాపతిర్మిథునేన ప్రజాపతిరి ప్రజాపతి మిథునేన ప్రజాయత అజాయత తస్మాత్ తస్మాదేవ ఏ యజమాన యజమానో మిథునేన మిథునేన ప్రజాయతే జాయతే వేద వేదోసి అసి విత్తి విత్తిరసి అసి విదేయ విదేయేతి ఇత్యాహ ఆహ వేదేన వేదేన వై వై దేవా దేవాసురాణ అసురాణం విత్తం విత్తం వేద్యం వేద్యమవిందంత అవిందంత తద్వేదస్ వేదస్ వేదత్వం వేదత్వం యద్యత్ వేదత్వమితి వేదాత్వం యద్యద్ధాతృవ్యస్ యద్యతి యత్ ధాతృవ్యసభిధ్యాయేత్ అభిధ్యాయేత్తస్య అభిధ్యాయేదిత్యభిధ్యాయేత్ తస్య నామ నామ గృహీయాత్ గృహీయాత్ తత్ తదేవ ఏవాస్య అస్య సర్వం సర్వం వృంగే వృంగే ఘృతవంతం ఘృతవంతం కులాయనం ఘృతవంతమితి ఘృతాబంధం కులాయనకుమ్రాయ రాయస్పోషం పోషకం సహస్రిణం సహస్రిణం వేద వేదో దాదు దాదు వాజినం వాజినమిది ఇత్యాహ ఆహ ప్రసహస్రం సహస్రం పశూన్ పశూనాత్మోతి ఆత్మోత్యా అస్య ప్రజాయాం ప్రజాయాం వాజీ ప్రజాయామితి ప్రజాయాం వాజీ జాయతే జాయతేయం వేద ఏదేతి వేద ధ్రువాం వై వైరిచ్యమానా రిచ్యమానా యజ్ఞ యజ్ఞోను అనురిచ్యతే రిచ్యతే యజ్ఞం యజ్ఞం యజమాన యజమానో యజమానం యజమానం ప్రజా ప్రజా ధ్రువాం ప్రజా ఇది ప్రజా ధ్రువామాప్యాయమానా ఆప్యాయమానా యజ్ఞ ఆప్యాయమానామిత్యాప్యాయమానా యజ్ఞోను అన్వా ఆప్యాయతే జాయతే యజ్ఞం యజ్ఞం యజమాన యజమానో యజమానం యజమానం ప్రజా ప్రజా ప్రజా ఇది ప్రజా ఆప్యాయతా జాయతాం ధ్రువా ధ్రువా ఘతేన ఘతేనేతి ఇత్యాహ ఆహ ధ్రువాం ధ్రువామేవ ఏవా ఆప్యాయేతి జాయేతి తామాప్యాయమానా ఆప్యాయమానా యజ్ఞ ఆప్యాయమానామిత్యాప్యాయమానా యజ్ఞోను అన్వా ఆప్యాయతే జాయతే యజ్ఞం యజ్ఞం యజమాన యజమానో యజమానం యజమానం ప్రజా ప్రజా ప్రజాపతే ప్రజా ఇది ప్రజా ప్రజాపతేర్విభాన్ ప్రజాపతేరి ప్రజాపతే విభాన్ నామ విభానిది విభాన్ నామ లోక లోకస్తస్మిన్ అస్మిన్స్వాదధామి దామి సహ సహ యజమానేన యజమానేనేతి ఇత్యాహ ఆహాయం అయం వై వై ప్రజాపతే ప్రజాపతేర్విభాన్ ప్రజాపతేరి ప్రజాపతే విభాన్ నామ విధాని విభాన్ నామ లోక లోకస్తస్మిన్ తస్మిన్నేవ ఏవైనం ఏనం దధాతి దధాతి సహ సహ యజమానేన యజమానేన ఇచ్యతే ఇచ్యత ఇవ ఇవ వై వా ఏతద్యత్యజతే యజతేజమాన భాగం యజమాన భాగం ప్రాశ్నాతి యజమాన భాగమిది యజమాన భాగం ప్రాశ్నాత్మానం ప్రాశ్నాదీతి ప్రాశ్నాతి ఆత్మానమేవ ఏ ప్రీణాతి ప్రీణాేతావాన్ ఏతావాన్ వై వై యజ్ఞ యజ్ఞోయావాన్ యావాన్ యజమానభాగ యజమానభాగో యజ్ఞ యజమానభాగతి యజమాన భాగ యజ్ఞో యజమాన యజమానోయజమానభాగం యజమానభాగం రాశ్నాతి యజమానభాగమితి యజమాన భాగం ప్రాశ్నాతి యజ్ఞే ప్రాశ్నాదీతి ప్రాశ్నాతి యజ్ఞేవ యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయత్యేతద్ ఏతద్వై వై సూయవసం సూయవసకం సోదకం సూయవసమితి సూయవసం సోదకం యత్ సోదకమితి సా ఉదకం యద్బరిః బరిష్ట చాప ఆపశ్చ చైతత్ ఏతద్యజమానస్య యజమానస్యాయతనం ఆయతమయ్యత్ ఆయతనమిత్యాయతనం యద్వేదిః వేదిర్యత్పూర్ణపాత్రం పూర్ణపాత్రమంతర్వేది పూర్ణపాత్రమితి పూర్ణాపాత్రం అంతర్వేది నినయతి అంతర్వేదీత్యంత వేది వినయతి స్వే వినయతీతి నినయతి స్వేవ ఏవాయతనే ఆయతనే సూయవసం ఆయతన విద్యాయతనే సూయవసం సోదకం సూయవసమితి సూయవసం సోదకం కురుతే సోదకమితి సాధకం కురుతే సత్ సదసి అసి సత్ సన్నే నే భూయా భూయా ఇత్యాహ ఆహాప ఆపో వై వై యజ్ఞ యజ్ఞ ఆప ఆపోమృతం అమృతం యజ్ఞం యజ్ఞమేవ ఏవామృతం అమృతమాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సర్వాణి సర్వాణి వై వై భూతాని భూతాని వ్రతం వ్రతముపయంతం ఉపయంతమను ఉపయంతమిత్యుపాయంతం అనూప ఉపయంతి ఇంతి ప్రాచ్యాం ప్రాచ్యాం దిశి దిశి దేవాః దేవా ఋత్విజః ఋత్విజో మార్జయంతాం మార్జయంతామితి ఇత్యాహ ఆహైషః ఏష వై వై దర్శపూర్ణమాసయోః దర్శపూర్ణమాసయోరవభృతః దర్శపూర్ణమాసయోరితి దర్శ పూర్ణమాసయోః అవభృతో యాని అవభృత ఇత్యవభృత యాణ్యేవ ఏవైనం ఏనం భూతాని భూతాని వ్రతం వ్రతముపయంతం ఉపయంతమనోపయంతి ఉపయంతమిత్యుపాయంతం అనూపయంతి తై అనూపయంతి ఉపయంతి తైరేవ ఏ సహ సహావభృతం అవభృతమవ అవభృతమిత్యవభృతం అవైతి ఏది విష్ణుముఖాః విష్ణుముఖా వై విష్ణుముఖా ఇది విష్ణుముఖాః వై దేవాః దేవాశ్చందోభిః ఛందోభిరిమాన్ ఛందోభిరిషందాభిః ఇమాన్ లోకాన్ లోకాదనపజయ్యం అనపజయ్యమభి అనపజయ్యమిత్యనపజయ్యం అభ్యజయన్ అజయనయద్విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమదే విష్ణుక్రమానిది విష్ణుక్రమాన్ క్రమదే విష్ణు విష్ణురేవ ఏ భూత్వా భూత్వా యజమాన యజమానశ్చందోభిః ఛందోభిరిమాన్ ఛందోభిరిషందాభిః మాన్ లోకాన్ లోకాదనపజయ్యం అనపజయ్యమభి అనపజయ్యమిత్యనపజయ్యం అభిజయతి విష్ణోః విష్ణోః క్రమ క్రమోసి అస్యభిమాదిహ అభిమాదిహేతి అభిమాదిహేత్యభిమాదిహ ఇత్యాహ ఆహ గాయత్రీ గాయత్రీ వై వై పృథివీ పృథివీ ప్రైష్టభం ప్రైష్టభమంతరిక్షం అంతరిక్షం జాగతి జాగతీద్యోః యౌరానుష్టుభిః ఆనుష్టుభిర్దిశః ఆనుష్టుభిరిత్యానోస్తుభిః విషశ్చందోభిః ఛందోభిరేవ ఛందోభిరిషందాభిః ఏవేమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ యథాపూర్వం యథాపూర్వమభి యథాపూర్వమితి యథాపూర్వం అభిజయతి జయతీతి జయతి అగన్మ సువః సువః సువః సువరగన్మ అగన్మేతి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ స్వర్గమితి సువహాగం ఏవ లోకం లోకమేతి ఏతి సందృశః సందృశస్తే సందృశ ఇతి సందృశః హే మా మా చిత్సి చిత్సియత్తే తపః తపస్తస్మై తస్మై తే హే మా మా వృక్షి ఆ వృక్షి వృక్షీతి ఇత్యాహ ఆహ యథా యజుః యథా యజురేవ యథా యజురితి యథా యజుః ఏవైతత్ ఏతత్సుభూః సుభూరసి సుభూరితి సుభూః అసి శ్రేష్ఠః శ్రేష్ఠో రశ్మీనాం రశ్మీనామాయుర్ధాః ఆయుర్ధా అసి ఆయుర్ధా ఇత్యాయుర్ధాః అస్యాయుః ఆయుర్మే మే ధేహి ధేహీతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే ప్రవై వా ఏషః ఏషోస్మాద్ అస్మాల్లోకాద్ లోకాచ్యవతే చవతేయ విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమదే విష్ణుక్రమానికి విష్ణుక్రమాన్ క్రమదే సువర్గాయ సువర్గాయ హి స్వర్గాయేతి సువహాగాయ హి లోకాయ లోకాయ విష్ణుక్రమాః విష్ణుక్రమాః క్రమ్యంతే విష్ణుక్రమా ఇది విష్ణుక్రమాః క్రమ్యంతే బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంది సహ సతు యి వై విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమేత విష్ణుక్రమానిది విష్ణోక్రమాన్ క్రమేతయ ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ భ్రాతృవ్యస్య సంవిద్య సంవిద్య పునః సంవిద్యేతి సంవిద్య పునరిమం ఇమం లోకం లోకం ప్రత్యవరోహేత్ ప్రత్యవరోహేదితి ప్రత్యవరోహేదితి ప్రతి అవరోహేత్ ఇత్యేషః ఏష వై వా అస్య అస్య లోకస్య లోకస్య ప్రత్యవరోహః ప్రత్యవరోహోయత్ ప్రత్యవరోహ ఇది ప్రతి అవరోహః యదాహ ఆహేదం ఇదమహం అహమమం అమం భ్రాతృవ్యం భ్రాతృవ్యమాభ్య ఆభ్యో దిభ్య దిభ్యోస్ దిభ్యైతి దిగ్య అస్ై దివ దివ ఇదిమాన్ ఇమానేవోకాన్ లోకాన్ భ్రాతృవ్య భ్రాతృవ్య సంవిద్య సంవిద్య పునః సంవిద్యేతి సంవిద్య పునరిమం ఇమం లోకం లోకం ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి సం ప్రత్యవరోహతీతి ప్రతి అవరోహతి సంజ్యోతిష జ్యోతిషా భూవం అభూవమిది ఇత్యాహ ఆహాస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యైంద్రియం ఐంద్రియమావృతం ఆవృతమన్వావర్తే ఆవృతమిత్యావృతం అన్వావర్త ఇది అన్వావర్త ఇత్యను ఆవర్తే ఇత్యాహ ఆహాసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య ఇంద్ర ఇంద్రస్తస్య తస్యైవ హేవావృతం ఆవృతమను ఆవృతమిత్యావృతం అను పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా పర్యావర్తత ఇది పరి ఆవర్తతే దక్షిణా పర్యావర్తతే పర్యావర్తతే స్వం పర్యావర్తత ఇది పరి ఆవర్తతే స్వమేవ ఏవ వీర్యం వీర్యమను అను పర్యావర్తతే పర్యావర్తతే తస్మాత్ పర్యావర్తత ఇది పరి ఆవర్తతే తస్మాద్దక్షిణ దక్షిణార్ధ అర్ధ ఆత్మన ఆత్మనో వీర్యావర్తర వీర్యావర్తరథో వీర్యావర్తర ఇది వీర్యావత్ అథో ఆదిత్య అథో ఇత్యథో ఆదిత్యైవ ఏవావృతం ఆవృతమను ఆవృతమిత్యావృతం అను పర్యావర్తతే పర్యావర్తతే సం పర్యావర్తత ఇది పరి ఆవర్తతే సమహం అహం ప్రజయా ప్రజయాసం ప్రజయేతి ప్రాజయా సమ్మయా మయా ప్రజా ప్రజేతి ప్రజేతి ప్రాజా ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే సమిద్ధ సమిద్ధో అగ్నే సమిద్ధ ఇది సంనిద్ధ అగ్నే మే మే దీది దీది సమేద్ధా సమేద్ధాతే సమేధ్యేతి సంధ్వా హే అగ్నే అగ్నే దీద్యాసం దీద్యాసమిది ఇత్యాహ ఆహయసాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతర్ ఏతద్వసుమాన్ వసుమాన్ యజ్ఞ వసుమానితి వసుమాన్ యజ్ఞో వసీయాన్ వసీయాన్ భూయాసం భూయాసమిది ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే బహు బహు వై వై గార్హపత్య గార్హపత్యే గార్హపత్యేది గార్హపత్య అంతే మిశ్రం మిశ్రమివ ఇవ శవ్యతే శవ్యతాగ్నిపావమానేభ్యాం ఆగ్నిపావమానేభ్యాంగార్హపత్యం ఆగ్నిపావమానేభ్యామిత్యాగ్నిపావమానేభ్యాం గార్హపత్యముప గార్హపత్యమిది గార్హపత్యం ఉపతిష్టతే తిష్టతే పునాది పునాద్యేవ ఏవాగ్ని అగ్నిం పునీతే పునీత ఆత్మానం ఆత్మానం ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠిత్యా అగ్నే ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠత్యై అగ్నే గ్రహపదే గ్రహపద ఇది గ్రహపద ఇది గ్రహపతే ఇత్యాహ ఆహయసాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతర్ ఏతత్శతం శతం హిమాహ హిమా ఇది ఇత్యాహ ఆహ శతం శతం తా హేమంతాన్ హేమంతానింధిషీయ ఇంధిషీయేతి ఇది వావ వావైతర్ ఏతదాహ ఆహ పుత్రస్య పుత్రస్య నామ నామ గృహ్ణాతి గృహ్ణాత్యన్నాదం అన్నాదమేవ అన్నాదమిత్యన్నాదం ఏనం కరోతి తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే తందవే తందవే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి బ్రూయాద్ బ్రూయాద్య యస్య పుత్రో జాత అజాత సద్ సేజస్వీ తేజస్వ్యేవాస్య బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ పుత్ర బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ పుత్రో జాయతే జాయతే తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసేముష్మై అముష్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి బ్రూయాత్ బ్రూయాద్య పుత్ర పుత్రో జాత జాత సద్ సేజ తేజ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమిది బ్రహ్మ వర్చసం దధాతి యో వై వై యజ్ఞం యజ్ఞం ప్రయుజ్య ప్రయుజ్యన ప్రయుజ్యేది ప్రాయుజ్య విముంచతి విముంచత్యప్రతిష్టాన విముంచతీతి విముంచతి అప్రతిష్టానో వై అప్రతిష్టాన ప్రతిష్టాన వై సహ సభవతి భవతి కస్వాయునక్తి వినక్తి సహ స్వాది విముంచతో ముంచత్తి ఇహ ఆహ ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరి ప్రజాపతి వైక కజాపతిన ప్రజాపతినైవ ప్రజాపతినేది ప్రజాపతిన ఏనం ఏనక్తి వినక్తి ప్రజాపతిన ప్రజాపతినావి ప్రజాపతినేది ప్రజాపతిన విముంచతి ముంచతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఈశ్వరం ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై ఈశ్వరం వై వై వ్రతం వ్రతమవిసృష్టం అవిసృష్టం వ్రత అవిసృష్టమిత్యవి సృష్టం వ్రతోగ్నే వ్రత ఇది ప్రాద అగ్నే వ్రతపదే వ్రతపదే వ్రతం వ్రతపద ఇది ప్రతాపదే వ్రతమచారిషం అచారిషమిది ఇత్యాహ ఆహ వ్రతం వ్రతమేవ ఏవి విసృజతే సృజతే శాంతి శాంత్యా అప్రదాహాయ అప్రదాహాయ పరాంగ్ అప్రదాహాయేత్యప్రదాహాయ పరాంగవ వావయజ్ఞ యజ్ఞనేతి ఏతి నమి వివర్తతే వర్తతే పునః పునర్య యో వై వై యజ్ఞస్య యజ్ఞస్య పునరాలంభం పునరాలంభం విద్వాన్ పునరాలంభమితి పునః ఆలంభం విద్వాన్జతే యజతేతం తమభి అభిని నివర్తతే వర్తతే యజ్ఞ యజ్ఞోభూవ బభూవస ఆబూవ బభూవేతి ఇత్యాహ ఆహైష ఏష వై వై యజ్ఞస్య యజ్ఞస్య పునరాలంభ పునరాలంభస్తేన పునరాలంభ ఇది పునః ఆలంభ తేనైవ ఏనం ఏనం పునః పునరా ఆలభతే లభతేనవరుద్ధ అనవరుద్ధ వై అనవరుద్ధేనవరుద్ధ వా ఏతస్ విరాట్ విరాణ్య విరాడితి వీరాట్ ఆహిరాగ్ని ఆహిరాగ్ని సన్ ఆహిరాగ్నిర్కాహిరాగ్ని సన్న సభ అసభ పశవ పశవ ఖలు ఖలు వై వై బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య సభా సభేష్వా ఇష్వా ప్రాంగ్ ప్రాముత్క్రమ్య ఉత్క్రమ్య బ్రూయాద్ ఉత్క్రమ్యేక్రమ్య బ్రూయాద్గోమాన్ గోమాగుం అగ్నే గోమానితి గోమాన్ అగ్నేమాన్ అభిమాగుం అశ్వీ అభిమానిత్యవీమాన్ అశ్వీయజ్ఞ యజ్ఞైతి ఇత్యవ అవసభాం సభాగుం రుంధే రుంధే ప్రసహస్రం సహస్రం పశూన్ పశూనాత్మోది ఆత్మోత్యా ఆస్య అస్య ప్రజాయాం ప్రజాయాం వాజీ ప్రజాయామిది ప్రజాయాం వాజీ జాయతే జాయత ఇది జాయతే ఏవ సవిత సవిత ప్రసువ సువయజ్ఞం యజ్ఞం ప్రసువ సువయజ్ఞపతిం యజ్ఞపతిం భగాయ యజ్ఞపతి యజ్ఞాపతిం భగాయ దివ్య దివ్యోగంధర్వ గంధర్వ ఇది గంధర్వ కేతపోస్కేతం కేతపోరితి కేతపో చేతన్ నస్పునాథు పునాదు వాచ వాచస్పతి పతిర్వాచం వాచమద్య అద్యస్వదాది స్వదాదిన మైలిన ఇంద్రస్ వజ్ర వజ్రోసి అసి వార్త్రఘ్న వార్త్రఘ్నస్వయా వార్త్రఘ్న ఇది వార్త్రఘ్న అయం వృత్రం వృత్రం బధ్యాది బధ్యాత్ వాజస్సు ప్రసవే ప్రసవే మాతరం ప్రసవైతి ప్రాసవే మాతరం మహీ మహీమదితి అదితిన్నామ నామ వచసా వచసా కరామహే రామహితి కరామహే యస్యామిదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనమావివేశ ఆవివేశ తస్యాం ఆవివేశేత్యా ఆవివేశ తస్యాన్న నో దేవ దేవస్ సవితా సవితా ధర్మ ధర్మ సావిశత్ సావిశదితి సావిశత్ అప్సంత అప్సిత్యపురుసు అంతరమృతం అమృతమప్సు అప్సు భేషజం అప్సిత్యపురుసు భేషజమపాం అపాముత ఉత ప్రశస్తిషు ప్రశస్తిష్వశ్వాహ ప్రశస్తిష్ ప్రాశస్తిషు అశ్వాభవథ భవథ వాజిన వాజిన ఇది వాజిన వాయుర్వా వాత్వాహ వామనుభ మనుర్వా వాత్వాగంధర్వా గంధర్వా సప్తవింశతి సప్తవింశతి సప్తవింశతి తే అగ్రే అగ్రే అశ్వం అశ్వమాయుంజన్ ఆయుంజన్ తే అస్మిన్ అస్మిన్ జవం జవమా ఆదధు అదధురిత్యదధు అపాన్నపాద్ అపాదాశుహేమన్ ఆశుహేమనయ ఆశుహేమన్నిత్యాశోహేమన్ యూర్మి ఊర్మి కగుద్మాన్ కగుద్మాన్ ప్రతోవర్తి కగుద్మానితి కగుతమాన్ ప్రతోవర్తిర్వాజసాతమ ప్రతోవర్తిర్విప్రాజూర్తి వాజసాతమస్తేన వాజసాతమైతి వాజసాతమ తేనాయం అయం వాజం వాజగం సేత్ సేదితి సేత్ విష్ణాక్రమ క్రమసి అసి విష్ణాహ విష్ణాక్రాంతం క్రాంతమసి అసి విష్ణాహ విష్ణోర్విక్రాంతం విక్రాంతమసి విక్రాంతమితి విక్రాంతం అస్యంకౌ అంకౌ న్యంకౌ న్యంకావభిత న్యంకావితిని అంకౌ అభితో రథం రథం యౌ యౌ ధ్వాంతం ధ్వాంతం వాతాగ్రం వాతాగ్రమో వాతాగ్రమితి వాత అగ్రం అను సంచరంతౌ సంచరంతౌ దూరేహేతి సంచరంతావితి సంచరంతౌ దూరేహేతిరింద్రియావాన్ దూరేహేతిరితి దూరేహేతి ఇంద్రియావాన్ పదత్రీ ఇంద్రియావానితి ఇంద్రియావాన్ పదత్రీ తేన నోగ్నయ అగ్నయ పప్రయ పప్రయ పారయంతో పారయంతి పారయంతో దేవస్యాహం అహం సవితో సవిత ప్రసవే ప్రసవే బృహస్పతినా ప్రసవైతి ప్రాసవే బృహస్పతినా వాజిత వాజిలితా వాజం వాజులికేది వాజాజిత వాజం జేషం జేషం దేవస్యాహం అహం సవితో సవిత ప్రసవే ప్రసవే బృహస్పతినా ప్రసవైతి ప్రాసవే బృహస్పతినా వాజులిత వాజులితా వరశిష్టం వాజులికేది వాజాజిత వరశిష్టం నాకం నాకం రుహేయం రుహేయమింద్రాయ ఇంద్రాయ వాచం వాచం వదత వదతేంద్రం ఇంద్రం వాజం వాజం జాపయత జాపయతేంద్ర ఇంద్రో వాజం వాజమజయత్ అజయరిత్యజయత్ అశ్వాజని వాజిని అశ్వాజనీత్యశ్వాజని వాజిని వాజేషు వాజేషు వాజినీవతి వాజినీవత్యశ్వాన్ వాజినీవతీతి వాజినీవతి అశ్వాన్ సమత్సు సమత్సు వాజయ సమత్సుది సమత్సు వాజయేతి వాజయ అర్వాసి అసి సత్తి సత్తిరసి అసి వాజీ వాజ్యసి అసి వాజిన వాజినో వాజం వాజం ధావత ధావత మరుతాం మరుతాం ప్రసవే ప్రసవే జయత ప్రసవైతి ప్రాసవే జయతవి యోజనా యోజనా నిమేధ్వం నిమేధ్వమధ్వన అధ్వనస్కబ్నీత స్కబ్నీత కాష్ఠాన్ కాష్ఠాన్ గచ్చత గచ్చత వాజే వాజే వాజే వాజేవత వాజే వాజయితి వాజే వాజే అవతరవాజిన వాజినో నో ధనేషు ధనేషు విప్రా విప్రామృత అమృతారణ్యాజ్ఞాయిత్రిదాజ్ఞా అస్య మధ్వ మధ్వ పిబత పిబత మాదయధ్వం మాదయధ్వం తృప్తా తృప్తాయాత యాత పథిభిః పథిభిర్దేవయానైః పథిభిరితి పథిభిః దేవయానైరితి దేవయానైః తేన నో అర్వంతః అర్వంతో హవనశ్రుతః హవనశ్రుతో హవం హవనశ్రుత ఇది హవనశ్రుతః హవం విశ్వే విశ్వే శృణ్వంతో శృణ్వంత వాజినః వాజిన ఇది వాజినః మితద్రవస్సహస్రసాః మితద్రవైతి మితాద్రవః సహస్రసా మేధసా తా సహస్రసాది సహస్రా మేధసాస నిశ్యవ మేధసాతేతి మేధా శాతా సనిష్యవ ఇది సనిష్యవ మహోయే ఏ రత్నం రత్నగం సమిథేషు సమిథేషు తిభ్రిరే సమిథేష్యి సంవిధేషు తిభ్రిరేషం షన్న నోభవంతో వాజిన వాజినో హవేషు హవేష్యి హవేషు దేవతామిద్రవ దేవతాతేతి దేవాతాత మితద్రవ స్వర్కా మితద్రవ ఇది మిత్రవ స్వర్కా సు అర్కా వ్యంభయంతో అహిమృతం మృతగుం రక్షాగుంసి రక్షాగుంసి సనేమి సనేయమ్యస్మద్ అస్మద్యుయవన్ యుయవన్నమీవా అమీవాత్యమీవాష్య వాజీ వాజీ క్షిపణిం క్షిపణిం తురణ్యతి తురణ్యతి గ్రీవాయాం గ్రీవాయాం బద్ధ బద్ధో అవివక్షే అవివక్ష ఆసని అవివక్షవివక్షే ఆసనీత్యాసని కథం దధిక్రా అధిక్రాను దధిక్రా ఇది దధిక్రా అను సంతవీయీత్వద్ సంతవీయీత్వత్పథా సంతవీయీత్వరితి సంతవీయీత్వద్ తథామంకాగుంసి అంకాగస్యను అంబాపనీఫణద్ ఆపనీఫణరిత్యాపనీఫణద్ ఉతస్మ అస్య ద్రవద ద్రవదస్తురణ్యత సురణ్యతర్ణం పర్ణం నరే వేరను అనువాది వాది ప్రగర్ధిన ప్రగర్ధిన ఇది ప్రగర్ధిన శ్యేనస్యేవ ఇవ్వజన ధ్వజోరంగసం అంగసం వరి వరిదధిక్రావుణ్ణ అధిక్రావుణ్ణ సహ అధిక్రావుణ్ణ ఇది అధిక్రావుణ్ణ సహోర్జా ఊర్జా పరిప్రద పరిద్రత ఇది పరిప్రద ఆమా మాజస్ రాజస్ ప్రసవ ప్రసవో జగమ్యాద్ ప్రసవ ఇది ప్రాసవ జగమ్యాదా ఆద్యావా పృథివీ యావా పృథివీ విశ్వశంభో యావా పృథివీ యద్యావా పృథివీ విశ్వశంభో ఇది విశ్వాశంభో ఆమా మాగంతా వితరా వితరా మాతరా మాతరా చా ఆమా మా సోమ సోమో అమృతత్వాయ అమృతత్వాయ గమ్యాద్ అమృతత్వాయేత్యమృతత్వాయ గమ్యాదితి గమ్యాద్ వాజితో వాజలిత వాజలితో వాజం వాజలిత ఇది వాజలిత వాజగం సరిష్యంత సరిష్యంతో వాజం వాజం జయష్యంత జయష్యంతో బృహస్పతే బృహస్పతేర్భాగం భాగమవ అవజిఘ్రత జిఘ్రత వాజిన వాజినో వాజలిత వాజలితో వాజం వాజలిత ఇది వాజాజిత వాజగుంస సర్వాగుంస సర్వాగుంసో వాజం వాజం దిగివాగుంస దిగివాగుంసో బృహస్పతే బృహస్పతేర్భాగే భాగేని నిమృఢ్వం మృఢ్వమియం ఇయం వహ వత్సా సా సత్యా సత్యా సంధా సంధా భూగోద్ సంధేతి సంధా అభూద్యాం ఇంద్రేణ ఇంద్రేణ సమధ్వం సమధ్వమజీజిపత సమధ్వమిది సమ్ అధ్వం అజీజిపత వనస్పతయ వనస్పతయ ఇంద్రం ఇంద్రం వాజం వాజం వి విముచ్యధ్వం ప్రత్యధ్వమిది ముచ్యధ్వం క్షత్రస్యోర్వం ఉల్బమసి అసి క్షత్రస్య క్షత్రస్య యోనిః యోనిరసి అసి జాయే జాయ ఆ ఏహి ఇహి సువః సువో రోహావ రోహావ రోహావ రోహావహి ఇసువ సువరహం అహం నవు నా ఉభయో ఉభయో సువ సువో రోక్ష్యామి రోక్ష్యామి వాజ వాజశ్చ ప్రసవ ప్రసవశ్చ ప్రసవైరి ప్రాసవ చాపిజ అపిజశ్చ అపిజైత్యబీజ క్రతు క్రతుశ్చ సువ సువశ్చ మూర్ధా మూర్ధా చవ్యశ్నియ వ్యశ్నియశ్చ వ్యశ్నియ ఇది అశ్నియ చాంత్యాయన ఆంత్యాయనశ్చ కాంత్య అంత్యశ్చ భువన భువనశ్చ భువన భువనశ్చ చాధిపతి అధిపతిశ్చ అధిపతిరిత్యధిపతి చేతి చ ఆయుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణ ప్రాణో యజ్ఞేన ప్రాణ ఇది ప్రాణ యజ్ఞేన కల్పతాం కల్పతామ బాణ అపానో యజ్ఞేన అపాన ఇత్యపాన యజ్ఞేన కల్పతాం కల్పతాం యాన యానో యజ్ఞేన యాన ఇతి అన యజ్ఞేన కల్పతాం కల్పతాం చక్షు చక్షుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాకి శ్రోత్రం శ్రోత్రం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం మన మనో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం వాగ్ వాగ్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామాత్మా ఆత్మా యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞ యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాగం సువ సువద్దేవాన్ దేవాగం అగన్మ అగన్మామృతాః అమృతా అభూమ అభూమ ప్రజాపతే ప్రజాపతే ప్రజా ప్రజాపతేరి ప్రజాపతే ప్రజా అభూమ ప్రజాయి ప్రజా అభూమసం సమహం అహం ప్రజయా ప్రజయాసం ప్రజయేది ప్రజయా సమ్మయా మయా ప్రజా ప్రజాసం ప్రజేది ప్రజా సమహం అహగం రాయ రాయస్పోషేణ కోశేణ సమ్ సమ్మయా మయా రాయ రాయస్పోష కోశోన్నాయ అన్నాయ్యాయ అన్నాద్యాయ అన్నాద్యాయేత్యన్న అద్యాయ పావాజాయ వాజాయ వాజరిత్యాయై వాజరిత్యాయై వాజరిత్యాయా వాజరిత్యాయై స్వామృతం అమృతమసి అసి పుష్టి పుష్టిరసి అసి ప్రజననం ప్రజననమసి ప్రజననమిది ప్రజననం అసీత్యసి ఆగస్మేమం ఇమం ప్రసవ ప్రసవస్సుషువే ప్రసవ ఇది ప్రసవ సుషువే అగ్రే అగ్రే సోమం సోమకం రాజానం రాజానమోషధీషు ఓషధేష్వప్సు అప్సిపోసు తా అస్మభ్యం అస్మభ్యం మధుమతే అస్మభ్యమిస్మాభ్యం మధుమతేర్భవంతో మధుమతీరి మధుమతి భవంతు వయమ్ వయకం రాష్ట్రే రాష్ట్రే జాగ్రియామ జాగ్రియామ పురోహితా పురోహితా ఇది పురహితా వాజస్యేదం ఇదం ప్రసవ ప్రసవ ప్రసవ ఇది ప్రసవ ఆబూవ బూవేమ ఇమా చవిశ్వా విశ్వాభువనాని భువనాని సర్వతరి సర్వత స విరాజం విరాజం పరి విరాజమితి వీరాజం పర్యేతి ఏది ప్రజానన్ ప్రజానం ప్రజా ప్రజానందిది ప్రజానన్ ప్రజా వృష్టిం ప్రజామిది ప్రజా వృష్టిం వర్ధయమాన వర్ధయమానో అస్మే అస్మేస్మే వాజస్యేమాం ఇమాం ప్రసవ ప్రసవ శిశ్రియే ప్రసవైతి ప్రసవ శిశ్రియే దివం దివమిమా ఇమా చరిశ్వా విశ్వాభువనాని భువనాని సమ్రాట్ సమ్రాడితి సమ్రాట్ అతిఛందం దాపయతో దాపయతు ప్రజానన్ ప్రజానం రయిం ప్రధానంది ప్రజానన్ రయిం చన మత్సర్వీరాం సర్వీరాన్ని సర్వీరామితి సర్వీరాం నియచ్చతు యక్షి యక్షతు అగ్నే అచ్చ అచ్చావద వదేహ ఇహ నః ప్రతి ప్రతిన తస్సుమనాః సుమనా భవ సుమనా ఇది సుమనాః భవేది భవ ప్రణ నో యక్ష యక్ష భువ భువస్పతే పతే ధనదాః ధనదాసి ధనదా ఇది ధనదాః అసి నః నస్త్వం త్వమిది త్వం ప్రణ నో యక్షతు యక్షత్వర్యమా అర్యమా ప్రభగ భగ ప్రబృహస్పతి బృహస్పతి బృహస్పతి ప్రదేవా దేవాస్ప్ర ప్రోత ఉత సోమృతా సోమృతా ప్రవాగ్ వాగ్దేవీ దేవీ దదాతు నః నహితి నః అర్యమణం బృహస్పతి బృహస్పతిమింద్రం ఇంద్రం దానాయ దానాయ చోదయ చోదయేతి చోదయ వాచం విష్ణు విష్ణుకం సరస్వతీ సరస్వతీకం సవితారం సవితారం చవాజినం వాజినమితి వాజినం సోమకం రాజానం రాజానం వరుణం వరుణమగ్నిం అగ్నిమన్వారభామహే అన్వారభామహ ఇత్యను ఆరభామహే ఆదిత్యాన విష్ణు విష్ణుకం సూర్యం సూర్యం బ్రహ్మాణం బ్రహ్మాణం చ బృహస్పతి బృహస్పతిమిది బృహస్పతి దేవస్య సవితు సవిత ప్రసవే ప్రసవేశ్వినా ప్రసవైతి ప్రసవే అశ్వినా బాహుభ్యాం బాహుభ్యాం ఓష్ణ బాహుభ్యామిది బాహోభ్యాం ఓష్ణమహస్తానాభ్యాం హస్తానాభ్యాం సరస్వతీ సరస్వతీ వాచ వాచో యంతు యంతుర్యంత్రేణ యంత్రేణాగ్నే అగ్నే స్వాసామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేది సామ్రాజ్యేన అభిషించామి సించామీంద్రస్ ఇంద్రస్ బృహస్పతే బృహస్పతే స్వాసామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేది సామ్రాజ్యేన అభిషించామి సించామీతి సించామి అగ్నిరేకాక్షరేణ ఏకాక్షరేణ వాచం ఏకాక్షరేణేత్యేకాక్షరేణ వాచముత్ ఉదజయత్ అజయదశ్వినో అశ్వినౌ ద్వ్యక్షరేణ ద్వ్యక్షరేణ ప్రాణాపానౌ ద్వ్యక్షరేణేతి ద్వి అక్షరేణ ప్రాణాపానాముత్ ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఉదజయతాం అజయతాం విష్ణు విష్ణుస్త్ర్యక్షరేణ త్ర్యక్షరేణ త్రీన్ త్ర్యక్షరేణే ద్వితీ అక్షరేణ త్రీను లోకాన్ లోకానత్ ఉదజేత్ అజయత్ సోమ సోమశ్చతురక్షరేణ చతురక్షరేణ చతుష్పద చతురక్షరేణేది చతు అక్షరేణ చతుష్పద పశూన్ చతుష్పద ఇది చతు పశూనత్ ఉదజేత్ అజయత్ పూషా పూషా పంచాక్షరేణ పంచాక్షరేణ పంక్తిం పంచాక్షరేణేది పంచ అక్షరేణ పంక్తిముత్ ఉదజయత్ అజయద్ధాత ధాత షడక్షరేణ షడక్షరేణ షట్ షడక్షరేణే దిషట్ అక్షరేణ షడూన్ ఋతూనుత్ ఉదజయత్ అజయం మరుత మరుత సప్తాక్షరేణ సప్తాక్షరేణ సప్తపదాం సప్తాక్షరేణేది సప్త అక్షరేణ సప్తపదాకుం శక్వరీం సప్తపదామిది సప్తపదాం శక్వరీముత్ ఉదజయన్ అజయం బృహస్పతి బృహస్పతిరష్టాక్షరేణ అష్టాక్షరేణ గాయత్రీం అష్టాక్షరేణేత్యష్టాక్షరేణ గాయత్రీముత్ ఉదజయత్ అజయన్ మిత్ర మిత్రో నమాక్షరేణ నమాక్షరేణ త్రివృతం నమాక్షరేణేతి నవ అక్షరేణ త్రివృతగ్రస్తోమం త్రివృతమిది త్రివృతం సోమముత్ ఉదజయత్ అజయద్వరుణ వరుణో దశాక్షరేణ దశాక్షరేణ విరాజం దశాక్షరేణేతి దశ అక్షరేణ విరాజముత్ విరాజమితి వీరాజం ఉదజయత్ అజయరింద్ర ఇంద్రేకాదశాక్షరేణ ఏకాదశాక్షరేణ త్రిష్ఠుభం ఏకాదశాక్షరేణేత్యేకాదశ అక్షరేణ త్రిష్ఠుభముత్ ఉదజయత్ అజయద్విశ్వే విశ్వే దేవా దేవాద్వాదశాక్షరేణ ద్వాదశాక్షరేణ జగదీం ద్వాదశాక్షరేణే ద్వాదశ అక్షరేణ జగదీముత్ ఉదజయన్ అజయన్ వసవ వసవస్త్రయోదశాక్షరేణ త్రయోదశాక్షరేణ ప్రయోదశం త్రయోదశాక్షరేణే త్రయోదశ అక్షరేణ త్రయోదశగ్రస్తోమం త్రయోదశమిది త్రయోదశం సోమముత ఉదజయన్ అజయన్ రుద్రా రుద్రాశతుర్దశాక్షరేణ చతుర్దశాక్షరేణ చతుర్దశం చతుర్దశాక్షరేణేది చతుర్దశ అక్షరేణ చతుర్దశగ్రస్తోమం చతుర్దశమిది చతుర్దశం సోమముత ఉదజయన్ అజయన్నాదిత్యా ఆదిత్యా పంచదశాక్షరేణ పంచదశాక్షరేణ పంచదశం పంచదశాక్షరేణేది పంచదశ అక్షరేణ పంచదశగ్రస్తోమం పంచదశమిది పంచదశం సోమముత ఉదజయన్ అజయన్నదిగి అదిగి షోడశాక్షరేణ షోడశాక్షరేణ షోడశం షోడశాక్షరేణేది షోడశ అక్షరేణ షోడశగ్రస్తోమం సోమముత ఉదజయత్ అజయత్ ప్రజాపతి ప్రజాపతి సప్తదశాక్షరేణ ప్రజాపతి ప్రజాపతి సప్తదశాక్షరేణ సప్తదశం సప్తదశాక్షరేణేది సప్తదశ అక్షరేణ సప్తదశగ్రస్తోమం సప్తదశమిది సప్తదశం సోమముత ఉదజయత్ అజయదిత్యజయత్ ఉపజామగృహీతోసి ఉపజామగృహీత ఇత్యుపజామగృహీత అసి దృషణం దృషణం త్వా దృషదమిది దృశనం త్వా దృషణం దృషదం భువనసదం దృషదమిది ద్రూసదం భువనసదమింద్రాయ భువనసదమిది భువనాసదం ఇంద్రాయ పిష్టం పిష్టం గృహామి గృహామ్యేష ఏషతే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా తోపజామగృహీత ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృహీత అస్యప్సుషదం అప్సుషదం వా అప్సుషదమిప్సూసదం వా ఘృతసరం ఘృతసరం వ్యోమసరం ఘృతసరమితి ఘృతాసరం వ్యోమసరమింద్రాయ వ్యోమసరమితి వ్యోమాసరం ఇంద్రాయ విష్టం విష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ ఓపయామగృహీత ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపయామాగృహీత అసి పృథివిషదం పృథివిషదం వా పృథివిషదమిది పృథివీసరం వాంతరిక్షసదం అంతరిక్షసదం నాకసదం అంతరిక్షసదమిత్యంతరిక్షాసదం నాకసదమింద్రాయ నాకసదమితి నాకాసదం ఇంద్రాయతిష్టం ఇష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ ేతి యే గ్రహాజనీనా పంచజనీనాషా పంచజనీనా పంచజనీనాస్రస్ర పరమజా పరమజా పరమాజా దేవ్యోష కోశ సముబ్జి సముబ్జిత ఇది సమ్ ఉబ్జిద విషిప్రియాణమిషం విషిప్రియాణమితి విషిప్రియాణ ఇషమూర్జం ఊర్జపుంసం సమగ్రభీం అగ్రభీమేష తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయేతి అపాగుంరసం రసముద్వయసం ఉద్వయసం సూర్యరశ్మిం ఉద్వయసమిత్యుదరయసం సూర్యరశ్మిం సమాభృతం సూర్యరశ్మిమితి సూర్యరశ్మిం సమాభృతమితి సమ్ ఆభృతం అపాగం రసస్య రసస్య యో రస రసస్తం తంబ వో గృహ్ణామి గృహ్ణామ్యుత్తమం ఉత్తమమేష ఉత్తమమిత్యుదతమం ఏష తే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ ేతి అయా విష్ఠా విష్ఠా జనయన్ విష్ఠాది విష్ఠా జనయన్ కర్వరాణి కర్వరాణి సహ సహి ఘృణి ఘృణిరురువరాయ వరాయ గాతు గాతురితి గాతు స ప్రవి ప్రత్యుత్ ఉదయీత్ ఐర్ధరుణ ధరుణో మధ్వ మధ్వో అగ్రం అగ్రగ్రస్వాయా సాయాయ్యనువాం తనువాం తనూ తయోమైరయత ఐరయతేరయత ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపజామాగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయ ప్రజాపతయే స్వాదుష్టం దుష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషతే తేజోని యోని ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయ ప్రజాపతయే స్వేతి అన్వ అహమాసాహ మాసా అను అన్విర్ ఇద్వనాని వనాన్యను అన్వోషధీ ఓషధీరను అను పర్వదాస పర్వదాస ఇది పర్వదాస అన్వింద్రం ఇంద్రకం రోదసీ రోదసీ వాదశానే రోదసీ ఇది రోదసీ వాదశానే అను వాదశానే ఇది వాదశానే అన్వాప ఆపో అజిహత అజిహత జాయమానం జాయమానమితి జాయమానం అనుతే హే దాయి దాయి మహే మహ ఇంద్రియాయ ఇంద్రియాయ సత్రా సత్రాతే హే విశ్వం విశ్వమను అను వృత్రహత్యే వృత్రహత్యది వృత్రాహత్యే అను క్షత్రం క్షత్రమను అను సహ సహోయత్ర యజత్రేంద్ర ఇంద్రదేవేభిరను అనుతే హే నృషస్యే నృషస్యది నృషస్యే ఇంద్రాణీ మాసు ఆసు నారిషు నారిషు సుపత్నీ సుపత్నీమహం సుపత్నీమితి సోపత్నీ అహమశ్రవం అశ్రవమిత్యశ్రవం నహి హ్యస్యా అస్యా అపరం అపరం చన శన జరసా జరసా మరతే మరతే పతి పతిరితి పతి నాహం అహమింద్రాణి ఇంద్రాణి రారణ కారణసఖ్యు సక్షుర్వృషాకపే వృషాకపేరుతే వృషాకపేరితి వృషాకపే రతయత్రితే యేదం ఇదమప్యం అప్యకం హవి హవి ప్రియం ప్రియం దేవేషు దేవేషు గచ్చతి గచ్చతీతి గచ్చతి యో జాత జాతరేవ ప్రథమ ప్రథమో మనస్వాన్ మనస్వాన్ దేవ దేవో దేవాన్ దేవాన్ కృతునా కృతునా పర్యభూషత్ పర్యభూషతి పరి అభూషత్ యస్య సుష్మాద్ సుష్మాద్రోదసీ రోదసీ అభ్యసేతాన్ రోదసీ రోదసీ అభ్యసేతాన్ బ్రహ్మణస్ బ్రహ్మణస్ బంహా బంహా సహ సజనా సహ దాస ఇంద్ర ఇంద్రైంద్ర ఆపే తే మహ మహ ఇంద్ర ఇంద్రోచీ ఓత్యుగ్ర ఉగ్రసమన్యవ సమన్యవోయత్ సమన్యవ ఇది సమన్యవ యత్సమరంత సమరంత సేనా సమరంతేతి సమరంత సేనా సేనా పతాది విద్యుత్ విద్యున్నర్యస్య నర్యస్య బాహువో బాహువోర్మా మాతే హే మన మనో విశ్వద్రియక్ విశ్వద్రియగ్వి విశ్వద్రియగితి విశ్వాద్రియక్ విచారీత్ చారీదితి చారీత్ మాన నోమర్ధి వర్ధీరా ఆభర భరదద్ధి దద్ధి తత్ తన్న నశుషే దాశుషే దాతవే దాతవే భూరి భూరియత్ యత్తే తరితి నద్యే దేష్ణే దేష్ణే శక్తే శక్తే అస్మిన్ అస్మిన్ తే తముఖే ఉఖే ప్రబ్రవామ ప్రవామ వయమ్ వయమింద్ర ఇంద్రస్తువంత స్తువంత ఇది స్తువంత ఆతు తూభర భరమాకి మాకిరేతత్ ఏతత్పరి పరిష్టాత్ స్థాద్విద్మ విద్మాహి ఇత్వా వా వసుపతి వసుపతి వసూనా వసుపతిరితి వసూపతి వసూనామితి వసూనా ఇంద్రయత్ యత్తే ఏ మాహినం మాహినం దత్రమస్తి అస్మభ్యం అస్మభ్యం తత్ అస్మభ్యమిస్మాభ్యం తద్ధర్యశ్వ హర్యశ్వ ప్రహర్యశ్వేతి హరీయశ్వ ప్రయంధి యంధీతి యంధి ప్రదాతారగం హవామహే ప్రదాతారమితి ప్రదాతారం హవామహ ఇంద్రం ఇంద్రమా ఆ హవిషా హవిషా భయమ్ వయమితి వయమ్ ఉభాహి హిహస్త హస్త వసునా వసునా వృణస్వ వృణస్వా ఆ ప్రయచ్చ యక్ష దక్షిణాత్ దక్షిణాదా ఓత ఉత సవ్యాత్ సవ్యాదితి సవ్యాత్ ప్రదాతా వజ్రీ ప్రదాతేతి ప్రదాత వజ్రీ వృషభ వృషభస్సు రాషాట్ సురాషాక్షుష్మీ షుష్మీరాజా రాజా వృత్ర వృత్ర సోమపావా వృత్రహేతి వృత్రా సోమపావేతి సోమ పావా అస్మిని యజ్ఞే యజ్ఞే బ్రహీషి బ్రహీష్యా ఆ నిషద్య నిషద్యాథ నిషద్యేతి నీషద్య అథాభవ భవ యజమానాయ యజమానాయ శం శంయో యోరిదియో ఇంద్రసుత్రామా సుత్రామా స్వవాన్ సుత్రామేతి సూత్రామా స్వవాగుం అవోభిః స్వవాని విశ్వామాన్ అవోభిః సుమృళీక అవోభిరిత్యవహాభిః సుమృళీకో భవతు సుమృళీక ఇది సుమృళీక భవతు విశ్వవేదాః విశ్వవేదా ఇది విశ్వవేదాః మాధతాం ద్వేషః ద్వేషో అభయం అభయం గణోదు గణోదు సువీర్యస్య సువీర్యస్య పతయః సువీర్యస్యేతి సువీర్యస్య పతయస్యామ శ్యామేతి శ్యామ తస్య భయమ్ వయగం సుమతౌ సుమతౌ యజ్ఞియస్య సుమతావితి సోమతౌ యజ్ఞియస్యాపి అపి భద్రే భద్రే సోమనసే సోమనసే శ్యామ శ్యామేతి శ్యామ సుత్రామా సుత్రామా స్వవాన్ సుత్రామేతి సోత్రామా స్వభాగం ఇంద్ర స్వవాని విశ్వామాన్ ఇంద్రో అస్మే అస్మే ఆరాద్ అస్మేస్మే ఆరాచిత్ చిద్వేష సముత సముతర్యుజోతు యుజోత్విజోతు రేవతీర్ణ అసథమాద సథమాద ఇంద్రే సథమాదైతి సథమాద ఇంద్రే సంతు సంతు తువివాజా తువివాజా ఇది తువీవాజా క్షమంతో యాభిర్మదేమ మదేమేతి మదేమ రోషు ప్రో ఇది ప్రో స్వస్మై అస్మై పురోరథం పురోరథమింద్రాయ పురోరథమితి పురహారథం ఇంద్రాయ శోషం శోషమర్చత అర్చతేర్చత అధీచేషిత్ చిదోకృత్ లోకృత్ సంగే లోకృతి లోకృత్ సంగే సమత్సో సమత్సు వృత్త సమత్సితి సమత్సో వృత్రహేతి వృత్ర అస్మాకం బోధి బోధి చోదితా చోదితా లభంతాం లభంతామన్యకేషాం అన్యకేషామిత్యన్యకేషాం జాటా అధి అధి ధన్వసు ధన్వస్వితి ధన్వాసు ప్రథమకాండే సప్తమః ప్రశ్నః సమాప్తః.